జై శ్రీరామ్. శ్రీరామశరణం మమ కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. తదుపగత సమాస సంధియోగం సమమధురోపనతార్థవాక్యబద్ధం రఘువర చరితం ముని ప్రణీతం దశ శిరసశ్చ వధం నిశామయుద్ధం. పరమ భాగవతులారా, తార ప్రార్థన శ్లోకం యొక్క విశేషమైన అర్థాలను తెలుసుకుంటూ ఉన్నాం. త్వం అప్రమేయశ్చ, నీవు అప్రమేయుడవు, అంటే కొలతకు సాధ్యము కాదు. నువ్వెంత అని అంటే నీ గుణాలెంత, నీ ప్రభావం ఎంత అని చెప్పడానికి సాధ్యం కాదు ఏది కూడా. దురాసదశ్చ, నిన్ను చేరాలి అని అంటే చాలా కష్టం. జితేంద్రియుడు నీవు, ఉత్తమ ధార్మికుడవు, తరగని కీర్తి కలవాడవు, మంచి వివేచనాశీలివి, భూమి వంటి ఓర్పు కలవాడవు, ఎర్రని నేత్రములు కలవాడవు అని ఒక్కొక్క పదము వివరంగా మనకి విశేషమైన వ్యాఖ్య అందిస్తూ ఉన్నారు గోవిందరాజస్వామి. దాంట్లో నిన్న అప్రమేయుడు, దురాసదుడు అనేటటువంటి రెండింటికి తెలుసుకున్నాం, ఆ రెండు పదాలకి. ఇక ఇప్పుడు జితేంద్రియుడు అని అంటే నీవు బలం కలిగిన వాడవైనప్పటికీ ఇతరుల యొక్క భార్యలను అపహరించడంలో కానీ, ఇతరుల రాజ్యాన్ని అపహరించడంలో కానీ నీవు లోభివి కాదు, లుబ్ధుడవు కావు, అంటే అలా కావాలనుకునేవాడివి కాదు, నాకే కావాలనుకునేవాడివి కాదు. ఎందుకనంటే నీవు జితేంద్రియుడవు, ఇంద్రియములు స్వాధీనముగా ఉన్నటువంటివి నీకు. కాబట్టి నీకు ఏమాత్రము కూడా రాజ్యమునందు కోరిక అనేది నీకు లేదు. అందుకే సుగ్రీవుడికి రాజ్యాన్ని ఇచ్చేసావు. జితేంద్రియశ్చ మరొక వికల్పం, అంటే మరొక విధంగా చెప్తున్నారు ఈ మాటకు. యహ కోపి పురుష కాంచిద్ యోషితమాలక్ష్య నిర్వర్ణయతి. ఎవడైనా సరే, పురుషుడైనటువంటి వాడు ఒక స్త్రీని చూసినట్లయితే చాలా అందంగా ఉన్నది అని బయటికి చెప్పకపోయినా లోపల లోపలైనా అనుకుంటాడు. ఇది సహజం, ఆ పురుష బుద్ధి అలా అనిపిస్తూ ఉంటుంది. ఇప్పటికీ కూడా చూడండి, అందరూ కూడా ఏదైనా ఊహించుకున్నా, లేదు చలనచిత్రాలు చూసినప్పుడు కానీ, ఏదైనా సరే చూసినప్పుడు కానీ, ఆ శకుంతల దుష్యంతుల శృంగార వర్ణన కాళిదాసు చేస్తూ ఉంటే పురుషుడుగానే భావిస్తాడు తప్ప స్త్రీ అని భావించడు. ఆ పాత్రలో లీనమై ఆ సుఖాన్ని వీడు అనుభవిస్తాడు. అనుభూతి అంటారు దాన్నే. అదే రసము సామాజిక నిష్టము అని అందరూ తేల్చి చెప్పింది. చూసేవాని అందే రసం ఉంటుంది తప్ప వాటిల్లోనూ కాదు, ఆ కవిలోనూ కాదు, అక్కడ ఉంటే చాలదు అని అర్థం. ఆస్వాదించేవాడు వీడు అని. అలాగే ఎవరైనా సరే, ఎంతటి వారు వీరనేమీ లేదు, బయటకు చెప్పరు. కాకుంటే స్త్రీని చూసిన పురుష బుద్ధి ఆ అంగాంగ వర్ణన చేస్తూ ఉంటుంది. అందుకే కవులందరూ కూడా ఎక్కడొచ్చినా సరే పచ్చిగా వర్ణించేస్తూ ఉంటారు. ఇలాంటి వర్ణనలను చూసుకున్నప్పుడు సాహిత్యపరంగా చూసుకోవాలి. కొందరు లౌకికంగా చూసేవాళ్ళు, మరికొందరు ఆధ్యాత్మికంగా చూసేవాళ్ళు. వాళ్ళ ఇష్టం వాళ్ళది అనుకోండి, కానీ అవి కాదు అసలు మార్గాలు. సాహిత్యపరంగా చూసినప్పుడు అవన్నీ రసానికి ఆలంబనం అవుతూ ఉంటాయి. కనుక అలా వర్ణించినటువంటి వాడు తనలో తాను వర్ణించుకోనటువంటి వాడు కూడా ఎవడూ ఉండడు. కానీ త్వంతు నతథా, నీవు అసలు అటువంటి వాడివి కానే కావయ్యా. నా రామ పరదారాన్వై చక్షుర్భ్యామపి పశ్యతి. రాముడు అసలు పరదారులను కంటితో కూడా చూడడు అని చెప్పింది కైకమ్మ. రాముని యొక్క ఏకపత్ని వ్రతత్వాన్ని ఆమె చెబుతుంది. అలాగే సీతమ్మ కూడా చెబుతూ ఉంటుంది, రాముడు ఇంతకుముందే జరిగింది వారికి ఒక సంభాషణ, ఆ ఋషులకు అభయం ఇచ్చినప్పుడు చెబుతుంది మూడు విషయాలు ఉంటాయి అని. ఏమిటనంటే కోపము ఒకటి, ఊరికే కోపం వచ్చేస్తూ ఉంటుందట. పరదార లోలుత్వం ఒకటి, నిష్కారణ వైరం ఒకటి అని చెబుతుంది అప్పుడు. ఈ మూడు కూడా ఉండకూడదయ్యా, నీకు కోపము లేదు, అసలు పరదారలను నువ్వు కన్నెత్తి కూడా చూడవు. ఈ విషయంలో నేనే సాక్ష్యం, నీకు నాకు తెలుసు కదా నీ సంగతి అని. ఈ నిష్కారణ వైరం నీకెందుకు అంటది అమ్మ అప్పుడు. అలాగే రాముడు అసలు కన్నెత్తి కూడా చూడడు, అంటే జితేంద్రియుడు. కనుక జితేంద్రియుడు అని మరొక వికల్పం జితేంద్రియశ్చ, అంటే ఇది మూడోది ఆ పదానికే. ఏమిటనంటే అసలు నీకు ఇంద్రియములతో పని లేక అవసరము లేకనే ఆ ఇంద్రియములు చేయగలిగినటువంటి పనులను చేయగలవాడవు నీవు. ఎలా అంటే పశ్యతి అశక్షుహు సశృణోతి అకర్ణ అపాణిపాదో జవనో గృహీత ఇత్యాది ఉక్తరీత్యా సర్వేంద్రియైర్వినాపి సర్వం సర్వత్ర సర్వదా జానన్ ఇది అర్థ. పశ్యతి అచక్షుహు కళ్ళు లేకపోయినా చూస్తాడు, అకర్ణ చెవులు లేకపోయినా శృణోతి వింటాడు, కాళ్ళు చేతులు లేకపోయినా జవన వేగంగా వెళతాడు అని చెబుతూ ఉన్నాయి నిన్ను గూర్చి ఉపనిషత్తులన్నీ కూడా. కనుక ఇంద్రియములు లేకపోయినా సర్వము తెలుసుకుంటావు, సర్వత్రా అన్ని చోట్ల కూడా ఏ ఇంద్రియము ఏ పని చేయాలో అవన్నీ నీకు అవి లేకనే చేసుకోగలుగుతావు. సర్వదా ఎల్లప్పుడూ కూడా ఇదేదో యోగశక్తి చేత మరి కొందరు కొంతవరకు చేసుకు చూపించగలుగుతారు యోగము ఆ శక్తి చేత, కానీ నీవు అలా కాదు. సర్వదా ఎల్లప్పుడూ కూడా నీకు ఇది ఈ శక్తి కలవాడవే నీవు. మరొక వికల్పాన్ని చేస్తూ ఉన్నారు జితేంద్రియ. దుర్గ్రహం మనసా అపి అన్యైరింద్రియైరపి దుర్జయై ఇచ్చుక్తరీత్యా వాంగ్మనస అగోచర. నీవు మనస్సు చేత కానీ ఇతర ఇంద్రియముల చేత కానీ నిన్ను స్వాధీనం చేసుకోవటానికి ఎవరికీ సాధ్యం కాదు, నిన్ను అర్థం చేసుకోవటమే సాధ్యం కాదు. వాంగ్మనస్సులకు అగోచరుడవు నీవు, వాక్కునకు మనస్సునకు కూడా తెలిసేవాడివి కాదు. అంటే వాంగ్మనస్సు అగోచరుడు మన వాక్కులకు అని కూడా కాదు, అసలు ఇంద్రియములకు ఇంద్రియ అధిదేవతలకు కూడా ఆయన తెలియబడేవాడు కాదు. త్వం జితేంద్రియ, త్వం జితేంద్రియ, నీవు జితేంద్రియుడవు, త్వమేవ జితేంద్రియ, నీవే ఇంద్రియ జయము కలవాడవు అంటూ ఉన్నారు. ఎలాగోనంటే చకారం వలన అని. సర్వం వాక్యం సావధారణం, ఈ వాక్యములు అన్నీ కూడా అవధారణార్థకములు. అంటే ఇంకా తర్వాత మళ్ళీ చెబుతుంటారు ఈ చకారం ఉంది జితేంద్రియశ్చ, అంటే నీవే జితేంద్రియుడవు ఇక ఎవడు కాదు అనేది అవధారణము. అవధారణార్థకము అని అంటే నీ ఆ చెప్పిన ఆ వస్తువు తప్ప మరొకటి కాదు అని అర్థము. మళ్ళీ దానికి కూడా ఉపమానం చెప్పాలంటే మళ్ళీ ఈయన్నే చెప్పాలి. ఆ చకారం అవధారణార్థకం. రామయేవ ధనుర్ధర, రాముడే ధనుర్ధారి అని అంటే ఇంకొకడు కాదు అని. అలా అవధారణార్థకాన్ని తెలియచేస్తూ ఉన్నది నీవే జితేంద్రియుడు అయ్యా, ఇంకా ఎవడు లేడు అని. ఎందువలననంటే అహల్యాయై జారహ సురపతిరభూతు ఆత్మతనయం ప్రజానాథో యాసీత్ అభజత గురోరిందురబలం. సురపతి దేవేంద్రుడు చాలా గొప్పవాడైనప్పటికీ కూడా అహల్య కొరకు జారుడయ్యాడు. అలాగే ప్రజానాథుడైనటువంటి బ్రహ్మదేవుడు తన కుమార్తెనే భార్యగా చేసుకున్నాడు. ఇందుహు చంద్రుడు గురోహు అబల గురువుగారి యొక్క భార్య తారను తాను అనుభవించాడు ఇది ఉక్తరీత్యా. కనుక ఇదిగో ఇలా చెప్పబడినటువంటి వీటి ద్వారా తద్వ్యతిరిక్త సర్వేపి విషయ చెప్పలాహ, నీకంటే వేరైన వాళ్ళు అందరూ కూడా ఏదో పురుష వేషాన్ని చూసే ఇంద్రియ స్ఖలనం చేసుకున్నటువంటి వాడు ఇంకొకడున్నాడు. కేవలము పురుష వేషం మోహిని అని అంటే మరి అంతే కదా, ఒక వేషాన్ని ధరిస్తే పురుషుడు స్థిర కట్టుకున్నట్టే కదా, ఇప్పుడు ఆ జబర్దస్తిలో ఎంతమంది పురుషులు లేరు స్త్రీలుగా, అలాంటి స్థితే కదా. అప్పుడు ఆ మోహినిని చూసి ఆయన ఏదో ఇంద్రియ స్ఖలనం చేసుకున్నాడు. మరి ఆ తెలియని పిచ్చిమంది అంతా ఏదో చెప్పుకుంటూ ఉంటారు. సరే, ఇక మళ్ళీ వెళ్దామనుకోండి, అదంతా మరొక కుళ్ళూరొచ్చు. దీన్ని ఎంతవరకు ఇప్పుడు ఈ ఇతర మతస్థులందరూ కూడా ఇలాంటివన్నీ ఏరి ఏకి పీకి పెడుతున్నారు. ఆ మతస్థులందరూ వాళ్ళలో వీళ్ళేదో లోపాలు చెబుతుంటే మీ పురాణాలు ఏమన్నీ అంత స్వచ్ఛమైనవా అని వాళ్ళు చెబుతున్నారు. కనుక ఒక్క ఏకపత్ని వ్రతుడైనటువంటి ఒక్క రాముడు తప్ప ఈ సర్వలక్షణ లక్షణోపేతుడు మరొకడు లేడు. ఆ రాముడిని కూడా ఏదో ఇంకా వంకలు పెట్టాలని చూస్తున్నారు. ఏదో వాలి విషయంలో ఏం వంక పెడతారు, వాలి విషయంలో ఏం పెట్టడానికి సాధ్యం కాలేదు. అంటే అక్కడ ఒక మాట ఏదో చెబుతుంటారు ఎప్పుడు కూడా, నువ్వు నన్ను ఆశ్రయించినట్లయితే రావణాసురుడిని సీతను తీసుకొచ్చిమ్మంటే తీసుకొచ్చి ఇచ్చేవాడు, నువ్వు నా దగ్గరకు రాలేదు అంటాడు వాలి. అసలు ఇది ఆ పాత్ర ఏమిటి, వాలి పాత్ర ఏమిటి, రాముని ఆ వ్యక్తిత్వం ఏమిటని ఆలోచన అవసరం లేదా ఇలా ఆలోచించే వాళ్ళకి? అంటే రాముడు వచ్చి అర్థించేవాడయ్యాడా, అసలు రాముడు ఏమన్నా సుగ్రీవుడిని బలం లేక ఆశ్రయించాడా? ఏమీ కాదే. అలాంటిది పైగా వచ్చి ఆశ్రయిస్తేనా, ఏ తనకు బుద్ధి ఉన్నట్టయితే వాలికి ఇంత, వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చారు, ఉత్తర దేశం నుంచి వచ్చారు, తమ్ముడితో స్నేహం చేశారు కనుక గొప్పవాళ్ళని తను అనుకోవచ్చుగా. సామాన్యంగా మనకు ఎలా ఉంటుందని అంటే మనలో మనం తన్నుకున్న ఇతరుల మీదకి వెళ్ళేటప్పుడు మనం కలిసి ఉండాలి అనేటటువంటిది ఒక న్యాయం ఉంది. ధర్మరాజు దగ్గర కూడా అది చూపించాడు ధర్మరాజు. దుర్యోధనుడిని ఘోషయాత్ర విషయంలో గంధర్వులు కొట్టినప్పుడు వాళ్ళు కాపాడమని వాడు కేకలు పెడితే కాగల పని గంధర్వులే చేశారన్నాడు భీముడు, తిక్క కుదిరింది అని. అలా కాదు భీమా, మనము మనలో మనము అయితే శత్రువులమే, కానీ ఇతరుల మీదకు పోయేటప్పుడు మనం 105 అన్నదమ్ములు అని తెలుసుకో అని చెప్పాడు ఆయన. కనుక అలా తన తమ్ముడే కదా, తమ్ముడినే ఇలా స్నేహం కుదుర్చుకున్నాడని చెప్పి తాను రావాలా, రాముడు పోయి అడుగుతాడా? ఈ పాత్ర ఏమిటన్న ఆలోచన లేదు. మరి ఏమిటో ఏం చేస్తాం, అదంతా వాళ్ళ వాళ్ళ బుద్ధి. కనుక ఎక్కడ చూసినా రాముడిలో ఏమీ వేలు పెట్టి ఇది అని చూపించటానికి ఏమీ లేదు అక్కడ. సర్వ సకల కళ్యాణ గుణ గణోపేతుడు రాముడు, ఇలాంటి వ్యాఖ్యానాలు చదివితే తెలుస్తుంటుంది. సంస్కృత భాష అవసరం లేదు, దానిలో ప్రావీణ్యం అవసరం లేదు, రాముని యందు భక్తి అవసరం లేదు, ఆ వాల్మీకి యందు విశ్వాసం అవసరం లేదు, రామాయణము యందు భక్తి అవసరం లేదు. ఊరికే తెలిసిపోవాలి. ఏం తెలుస్తుంది నీకు, ఒక ఈ చెత్త నవలల లాంటిది ఆ రామాయణం అంటే. నీకు అర్థమవటానికి నువ్వు ఎన్ని జన్మలు తపస్సు చేసినా నీ యొక్క బుర్ర దాంట్లో ఏమీ పనిచేయదు, నీకేమీ తెలియదు, నువ్వు ఎంతకాలం కొట్టుకుని ఇలాగే ఉంటావు. అంటే ఇలాంటి వాళ్ళ సంగతి ఒక్కడని కాదు, అలాంటి వాళ్ళు అందరూ కూడా అసుర స్వభావులు, అలాగే పడిపోతూ ఉంటారు. త్వమేవ ఏకో జితేంద్రియ, నీ ఒక్కడవేనయ్య అసలు జితేంద్రియుడవు, ఇంద్రియ జయం కలవాడవు. నిజంగా మళ్ళీ ఆ ఇతరత్రా కూడా చూస్తే, ఆ విష్ణుమూర్తి అవతారాల్లో కూడా చూస్తే ఎక్కడా లేదు. ఇంకా ఒక్క రాముడే అన్నిటికీ తగినటువంటి వాడు, మానవుడుగా వచ్చాడు. మరి సామాన్యమా, మరి మానవుడుగా వచ్చిన వాడు ఒక బిడ్డగా ఎలా ఉన్నాడో చూపించాడు, ఒక భర్తగా ఎలా ఉండాలో చూపించాడు, అలాగే ప్రజల విషయంలో ఎలా ఉండాలో చూపించాడు, ఇతరుల విషయంలో ఎలా ఉండాలో చూపించాడు, స్నేహితుల విషయంలో గుహుడు ఇంకా ఇలాంటి వారి విషయంలో ఎలా ఉండాలో చూపించాడు. ఒక ఆదర్శమైనటువంటి ఒక శరణాగత రక్షణ దీక్షా దక్షుడుగా చూపించాడు ఋషుల దగ్గర. అలాగే అందరి యందు స్నేహాన్ని ప్రకటింపు చేయటానికి, జంతువుల యందు కూడా ప్రకటింపు చేయటానికి, పక్షుల యందు ప్రకటింపు చేయటానికి, కాకిని రక్షించాడు, జటాయువుతో స్నేహం చేశాడు, శబరి ఆ మహాతల్లిని తల్లిలాగా ఆదరించాడు, గౌరవాన్ని చూపించాడు. ఇప్పుడు ఇక్కడ సుగ్రీవుడిని, వానరుడైన సుగ్రీవుడిని ఆదరించాడు ఆయన. ఇంకా ముందు కథ అంతా కూడా ఇలా మనకి తెలుస్తూనే ఉంటుంది. గుణవాన్ అనేటటువంటి ఒక పేరే ఉన్నది ఆయనకి గుణములలో. అంటే సౌశీల్యం అనే గుణము కలవాడు రాముడు, కనుక నీవేనయ్యా ఒక్కడవేనయ్యా అంటూ ఉన్నారు. ఏవం విరక్తో అపి అయం అస్మత్తు హింసయా అధార్మిక ఇతి మయా స్థితం న తథా. అయితే ఇక్కడ తారే అంటూ ఉంది, నీవు ఇటువంటి విరక్తుడు అయినప్పటికీ కూడా మత్తు హింసయ మమ్ములను హింసించావు, దీనిచేత నీవు అధార్మికుడవు అని మయానస్థితం నేను మాత్రం అంటలేదు. ఆ మాట నీవు అధార్మికుడు అని అంటలేదయ్యా, ఎందుకనంటే ఉత్తమ ధార్మికశ్చ, నీవు ఉత్తమ ధార్మికుడవు, ధర్మం కలిగినటువంటి వారిలో, ధర్మాన్ని ఆచరించే వారిలో నీవు ఉత్తమ ధార్మికుడవు. ఎలాగుంటావా, స్వాశ్రిత సంరక్షణార్థం ఏవం విధ వ్యాపారకారితయ పరమధార్మిక, ఇంకొక పదం కూడా పరమధార్మికుడు, నీకంటే ఇంకా గొప్పవాడు ఎవడు లేడు, నిన్ను ఆశ్రయించిన వారిని రక్షించే విషయంలో ఈ పని చేశావు నీవు. అంతే తప్ప నువ్వు స్వార్థం కోసం కాదు, స్వార్థ అందువలన నువ్వు పరమధార్మికుడవు. స్వార్థ కర్మకారి అధమధార్మిక, తన లాభం కోసము పనులు చేసుకుని ధర్మాన్ని అలా అడ్డుపెట్టుకుని చూపించే వాళ్ళందరూ కూడా అధమధార్మికులట. ఇప్పుడు ధార్మికులని మనం చెప్పుకునే వాళ్ళందరూ అధమధార్మికులే, స్వార్థం కోసం ఏడ్చేవాళ్ళే అంతా కూడా. స్వపర సాధారణ కర్మకారి మధ్యమ ధార్మిక, స్వపర తనకి ఇతరులకి కూడా మేలు కలిగించేటటువంటి పనుల విషయంలో ధర్మాన్ని ఆశ్రయించితే వాళ్ళు మధ్యమ ధార్మికులు అవుతారట. పరార్థమేవ ప్రవర్తమాన ఉత్తమ ధార్మిక, కేవలము ఇతరుల కొరకు మాత్రమే ధర్మాన్ని ఆశ్రయించి, ధర్మాన్ని పాలించి, ధర్మాన్ని ఆచరించినట్లయితే వాళ్ళు ఉత్తమ ధార్మికులు. నీవు ఉత్తమ ధార్మికుడవయ్యా, నీ కొరకు కాదు కదా అంటూ ఉన్నది. యద్వా మరొక విధంగా వికల్పం చేస్తే వర్ణాశ్రమాచార సమారాజ్యో ధార్మిక, లోకంలో ఎవరిని అంటున్నాము, వర్ణధర్మాలు ఆశ్రమ ధర్మాలు అని. ధర్మాలు ఇవే కదా, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర, ఇవి ధర్మములు కులములు కాదు. ఇది తెలియక చాలామంది కులాలు అనుకుంటున్నారు, అది ఎప్పుడు ఎంతమంది ఎన్ని చెప్పినా మారవనుకోండి, తెలుసుకునేవాళ్ళు తెలుసుకోండి, ఇవి ధర్మములు, వర్ణధర్మములు ఆశ్రమ ధర్మములు. బ్రాహ్మణ వర్ణధర్మము, వేద అధ్యయన అధ్యాపన ఇలాంటివి, దాన ప్రతిగ్రహ ఇలాంటివన్నీ ధర్మములు, అంటే పనులు ధర్మములు. ఇవి ఎవడు చేస్తే వాడు బ్రాహ్మణుడు, వాటిని ఆశ్రయించిన వాడు. అలా ధర్మాలు, వర్ణధర్మాలు, ఆశ్రమ ధర్మాలు. బ్రహ్మచారిగా ఉన్నప్పుడు ఆ బ్రహ్మచర్య ఆశ్రమంలో విద్యలను ఆర్జించటం, గృహస్థుగా ఉంటే భార్యానిరతుడై అతిథులను ఆదరించటం, వానప్రస్థుడైతే వనములయందు సంచరిస్తూ అక్కడ దొరికే పదార్థాలని మాత్రమే తింటూ భగవంతుని ఆరాధించటం, సన్యాసి అయితే పరమాత్మయందు తన భారములన్నీ వదిలేసి వాసుదేవ సర్వమితి అంటూ ఉండటం, ఇవి ఆశ్రమ ధర్మాలు. ఇవి ధర్మాలే కానీ వ్యక్తి కులాలు ఇవి కానే కాదు. కనుక ఇవి ఆశ్రయి వీటిని ఆచరించేవాడు ఉత్తమ ధార్మికుడు అవుతాడు. ఇక ఉత్తమ ధార్మికో భక్తి మార్గ భజనీయ, ఇక ఉత్తమ ధార్మికుడు అంటే భక్తి మార్గమునందు సేవించతగినవాడు, భజనీయుడు, భజించేవాడు కాదు, భజింప చేసుకునేవాడు. నీవు భక్తి మార్గము, నీకు కావలసింది ఏంటంటే నీ యందు ప్రేమ ఉంటే చాలు, ఎవరికైనా సరే ఇష్టము ప్రేమ ఉంటే చాలు, నీకు ఏది అవసరం లేదు, ఆ వర్ణధర్మమా ఆశ్రమ ధర్మమా నీకు ఏది అవసరం లేదు. ప్రేమను భక్తిని చూస్తావు, ఆ దాని చేతనే నీవు ఆదరిస్తావు, ఆ ధర్మమునే నీవు గ్రహిస్తావు, కనుక నీవు ఉత్తమ ధార్మికుడవు. యద్వా మరొక వైపం ఉత్తమ ధార్మిక శరణాగత సంరక్షక, ఉత్తమ ధార్మికుడు అని అంటే శరణాగతులను రక్షించేవాడు, ఏమైనా సరే తనను ఆశ్రయించినట్లయితే వారిని రక్షించటమే ధ్యేయముగా కలిగినటువంటి వాడు ఉత్తమ ధార్మికుడు. నిన్ను ఆశ్రయించిన వారిని ఎవరిని విడిచిపెట్టలేదు నీవు. సకృత్యేవ ప్రపన్నాయ తవ అస్మి ఇతి చ యాచతే అభయం సర్వభూతేభ్యో దదామి, ఇది నా వ్రతము అని చెప్పావు. నిన్ను ఆశ్రయించి ఒక్కసారి నీ వాడనంటే చాలు, వారిని రక్షిస్తావు. సుగ్రీవుడు ఇలా అని తర్వాత మళ్ళీ సుగ్రీవుడు మర్చిపోయినా కూడా ఆ సుగ్రీవుడిని మరలా రక్షించవే కానీ శిక్షించలేదు. ఇటువంటి శరణాగత సంరక్షకుడువు కనుక నీవు ఉత్తమ ధార్మికుడువు స్వామి. ఇంకా మరొకటి, ఆనృశంస్యం పరోధర్మ ఇత్యుక్త ధర్మవాన్ ధార్మిక. నీవు ఆనృశంస్యం పరోధర్మ, ఆనృశంస్యం అంటే జాలి దయ ఇవి కలిగినటువంటి వాడు పరమధార్మికుడు, ఇవి కలవాడువు నీవు. ఇంకా రెండు విషయాలు ఉన్నాయి. సరే, మరి సమయం ఏంటో ఇది మనకి అంతకు మించి అయితే మళ్ళీ బయటికి వెళ్దు కనుక రేపు చెప్పుకుందాం. ఇంకా ఉన్నాయి. జై శ్రీరామ్. శ్రీరామ శరణం మమ.